ఆధ్యాత్మిక హృదయం 33వది. మానవునకు 3 హృదయాలు ఉన్నాయని అంటారు. 1 భౌతికమైనది, దాన్ని వైద్యుడు కత్తితో ముక్కలు చేయవచ్చు. క్రమబద్ధమైన మనసులలో నడిచే హృదయాన్ని అభౌతిక, అదే సైకిక్ హృదయం అందరు. ఆధ్యాత్మిక హృదయానికి హృదయం, మనసు రెండిటిపైన నియంత్రణ ఉంటుంది. అది విచారము, బాధ, కష్టాలకు అతీతమైనది. మానవదేవులను మీదది, కిందది అన్న 2 అర్ధగోళాలు, 7 మండలాలు ఉన్నాయి. 2 అర్ధగోళాలను కలిపేదాన్ని అనాహత చక్రము అందురు. ఇది ఆధ్యాత్మిక హృదయం. ఇది 2 స్థానాల మధ్యస్థలంలో ఉండును. ఈ చక్రం 2 త్రిభుజులు ముడి వేసుకుని ఉన్నట్టు వర్ణింపబడి ఉన్నది. ఊర్ధముకు ఉన్న త్రిభుజము మానవ ప్రయత్నానికి సూచించుటకు, అధోముఖమున్న త్రిభుజము దేవకృపను, అదే క్రిందకి పారుతున్న శక్తిని సూచిస్తుంది. ఊర్ధముఖమున్నది పైకి వెళ్ళే శక్తి. ఈ 2 కలిపి ఒక నక్షత్రంగా రూపొందుతుంది. దీనిని యూదులు సాంప్రదాయంలో స్టార్ ఆఫ్ డేవిడ్ అని, క్రైస్తవ సాంప్రదాయంలో క్రాస్ ఆఫ్ ది సీక్రెట్ హార్ట్ అని, హిందూ సాంప్రదాయంలో అనాహత చక్రం అని అందరు. మనస్సుని ఆధ్యాత్మిక హృదయంపై లగ్నం చేసినప్పుడు అది గాఢ ఏకాగ్రత స్థితిని పొందుతుంది.